హిరణ్యగర్భయిత్యేతః ద్యోరుగ్రా పృథివీ దృఢాయేన స్వస్థభితయేన నాకాః యో అంతరిక్షే రజసో విమానః కస్మై దేవాయ హవిషా ఆవిధేమ యం క్రందసి అవసాదస్తభానే అభ్రీక్షే తాం మనసా రేజమానే యత్రాభిసూరపుదీతో విభాతి కస్మై దేవాయ హవిషా విధేమ ఆపో హయద్భృహతీర్విశ్వమాయం గర్భం దధానా జనయంతీరగ్నిం తతో దేవానాగ్నేసమవత్తత సురేకః కస్మై దేవాయ హవిషా విధేమ యశ్వాపో మహిమా పర్యపశ్యద్దక్షం దధానా జనయంతీర్యజ్ఞం యో దేవేష్వధి దేవయేక ఆసీయత్ కస్మై దేవాయ హవిషా విధేమ మానో హిగ్రసేయజ్జనితాయ ప్రే సూర్యాయో వాదివర్గ్య సత్యధం వాజజాన యశ్చావశ్చంద్రా బృహతీయ్రజానకస్మై దేవాయ హవిషా విధేమ ప్రజాపతేనత్వదేతాన్యన్యో విశ్వా జాతాని పరితాబభూవ యత్కామాస్తేజుమస్తన్నో అస్తు వజగ్రస్యామపతయోరయీణాం అర్ణ ఆయోగ్రిపవస ఆశువోర్చమిషం చన ఆరే బాధస్వదుచ్చునా అగ్నే పవస్వస్వపా అస్మే వత్సస్వీర్యం తదగ్రయిం మయికోషం అగ్నిర్విషిప్పవమానత్వాంచజన్యః పురోహీతః తమీమహే మహాగయం అభిత్వా సూరణో నమో దుగ్ధాయివ ధేనవః ఈశానమస్య జగదస్వద్విషమీశానమిందతస్తుషాః నత్వామాం అన్యో దివ్యో న పార్థివో న జాతో న జరిష్యతే అశ్వాయంతో మఘవన్యుంద్రవాజినో గవ్యంతస్వాహవామహే స్వామిద్భిహవామహే సాతో వాజస్య కారవాః వాం వృత్రేష్మిం రసత్పతిం నరస్త్వాం కాష్ఠా సర్వతః సత్పన్నస్తి క్రమజ్రహస్తధిష్ణుయా మహస్త వామో అద్రివః గావస్వగ్రరథ్యామింద్రసంగీరసత్రావాజన్న జిగ్యుషే కయా నశ్చిత్ర ఆభూవదూతీ సదావృధస్సఖా కయా సతిష్ఠయా వృతా కస్వా సత్యో మదా నామగ్నిష్ఠో మత్సదంధస గృహాతి దారుజేవసు అభీషణ సఖీ నామ వితాచరిత్రేణ సతంభవాస్యూతయే యజ్ఞాయిజ్ఞావో అగ్నయే గిరాగీరా చ దక్షసే ప్రవయమమృతం జాతవేదసం ప్రియం మిత్రం న సజ్ఞేషిషం ఓజో న పాతజ్ఞే సహితాయమస్మయద్దాసేవహవ్యదాతయే భువత్పాదే అశ్వపిత భువద్వృత ఉపత్రాతా సనూనా సంవత్సరోసి పరివత్సరోసీరావత్సరోసీవత్సరోసి వత్సరోసి ఉషసస్తే కల్పంతామహోరాత్రాస్తే కల్పంతామర్ధమాసాస్తే కల్పంతామాసాస్తే కల్పంతామవస్తే కల్పంతాజ్ఞసంవత్సరస్తే కల్పతా ప్రేత్యాయే సంచాంచ ప్రచసారయ సుపర్ణచిదాసితయా దేవతయాంగిరస్వధ్రువసీదా ఓం ఇతి ఏకోనత్రింశోధ్యాయః. అథ త్రింశోధ్యాయ. ఓం హోతా ఆయక్షత్ సమిధేంద్ర మిలస్పదేనాభా పృథివ్యా అధి దివో వష్మన్ సమిధ్య తవో జిష్ఠశ్చర్షణే సహాంవేత్వాజ్యస్య హోతర్విద హోతా ఆయక్షత్తనూన పాతమోదిహృజేతారవపరాజితం ఇంద్రం దేవగ్రస్ సర్విదం పతిభిర్మధూమత్తమయ్యం నగాసగ్నేసే నేజసావేత్వాజ్యస్య హోతర్విద హోతాయక్షిరాభిరింద్రామీరితమాజుహ్వా నమవత్యం దేవో దేవైస్తవీర్యో వజ్రాహస్త పురందరో వేత్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షద్వరిషీంద్రం నిషద్వదం రేషభన్నర్యాపసం వసూభిరుద్రైరాహారిత్యైస్తయుద్భ్యద్వేత్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షదో జోన వీయర్యజ్ఞోద్వారయింద్రామవర్ధయన్ సుప్రాయణ అస్మిన్ యజ్ఞే విశ్రాయంతావృతావృధోద్వారయింద్రాయ మేఘుషేవ్యంత్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షదుషే ఇంద్రస్య ధేనో సులుభే మాతరా మహీ సవాతరౌనతేజసావత్సమింద్రమవద్ధతాంభీతామాజ్యస్య హోతర్యజ హోతాయక్షద్వేయం వ్యాహోతారాభిషజాసఖాయ హమిషేంద్రం విషజ్యతః కవీదేవో ప్రచేతసాయుంద్రాయ దత్తయింద్రియం వీతామాజ్యస్య హోతర్యజ హోతాయక్షద్విశ్రో దేవీయన్నభేషజంత్రయస్త్రిధాత గోపసయిలా సరస్వతీ భారతీ మహీ ఇంద్రావత్నేర్హవిష్మాతీయర్వ్యంత్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షత్తష్టారమింద్రం దేవం విషయజ్ఞే సుయజం ఘృతశ్రియం పురురూపజ్ఞే సురేతసం మఘోరమింద్రాయత్తష్టాదలింద్రియాణివేత్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షద్వగస్పతిజ్ఞే సమితారజ్ఞే శతక్రాతుం ధియో జోష్టారమింద్రియం మధ్వా ఆసమంజన్ పతిభిస్వేభిస్వదాపి యజ్ఞం మధూగాఘృతేన వేత్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షదింద్రగ్రస్వాహాజ్యస్య స్వాహా మేధసస్వాహా శ్లోకానాగ్రస్వాహా స్వాహాకృతీనాగ్రస్వాహా హవ్యసోక్తీనా స్వాహా దేవాజ్యవాజూషాణా ఇంద్రాజ్యస్తవ్యం తు హోతర్యజ దేవం వరిహిరింద్రజ్ఞేషు దేవం దేవైర్వీరవస్తీయన్నం వేద్యామవర్ధయత్ వస్తో అర్భృతం ప్రాప్తోద్భృతజ్ఞే రాజా వరిహిష్మతోత్యాగాద్వసువనే వసుధేయస్య వేతు యజ దేవీయద్వారయింద్రజ్ఞే సంభ్రాతే వీరగ్నీయ్యామందవర్ధయన్ ఆవత్సేన తరుణేన కుమారేణ చమీవతామార్వాణజ్ఞే రేణుకాకాడన్ముదంతాం వసువనే వసుధేయస్యవ్యం తుయజ దేవీ ఉషాసానక్తేంద్రై యజ్ఞే ప్రాయత్యహ్వేతా దైవీయర్భి సహ్రాయాశిష్టాగ్నే సుప్రీతే సుధీతే వసువనే వసుధేయస్య వీతాంజ దేవీ జోష్ట్రీ వసూధితి దేవమింద్రామవర్ధతా అయాన్యాఘాద్వేషాగ్రస్యామ్యామక్షద్వసువార్యాజాపానాయ శిక్షితే వాసువనే వసుదేవస్తీతాంచ దేవీ పూర్వజ్జాహూతీ దుఃఘే సుదుఘే పయసేంద్రామవర్ధతా ఇషమోర్జామన్యావక్షత్సగ్ధిగ్రసపీతి మన్యానవేన పూర్వం దయమానే పురాణేన నవమధామూర్జామూర్జాహూతి మూర్జయమానే వసువార్యా నియజమానాయ శిక్షితే వాసువనే వసుధేయస్య వీతాంగ్యజ దేవానీ వ్యాహోతారాజేవమింద్రమర్థతాష్టాం వసువార్యా నియజమానాయ శిక్షితౌ వాసువనే వసుధేయస్య వీతాంగ్యజ దేవీ అస్తిస్రస్తిస్వదేవీ అర్పతిమింద్రమవర్ధయన్ అస్తక్షభ్రాదేవిగ్ఞ రుద్రైర్యజ్ఞ సరస్వతీ లావసుమతీ గృహాసువనే వసుధేయస్యంతు యజ దేవయోనదాసజ్ఞస్త్రివరూతస్త్రీబంధుడు దేవమింద్రమవర్ధయత్ శతేనాశితి పృష్టానామాహీత సహస్రేణ ప్రవర్తతే మిత్రావరుణేదస్య హోత్రమర్హతో బృహస్పతి స్తోత్రమశ్వినాభ్వర్యవం వసువనే వసుధేయస్య వేతుయజ దేవో దేవైర్వనస్వచరుహిరం జపం నో మధుశాఖస్సు పిప్పలో దేవమింద్రామవర్ధయత్ దివమగ్రేణాస్త్రైక్షతాం పరిక్షం పృథివీమా విగ్రేహీయత్వసువనే వసుధేయస్య వేతుయజ దేవం బలిహిర్వారీ వీరాం దేవమింద్రమవర్ధయత్ శ్వాసస్థమింద్రేణాసం నమన్యా బలిహీయగ్రశ్యభ్యభూవత్వసువనే వసుధేయస్య వేతుయజ దేవో అగ్నిస్పృష్టకృద్దేవమింద్రమవర్ధయత్ స్పృష్టం కుర్వన్ స్పృష్టకృత్స్పృష్టమద్యకారోతు నో వసువనే వసుధేయస్య వేతుయజ అగ్నిమద్యహోదారమగ్రణీతాయజమానఃపచం త్వక్తీర్పచం పురోలాసం బధ్నం లింగాయచ్ఛాకం సూపస్థాద్యదేవో వనస్వతీరభవదింద్రాయచ్ఛాయేన అగత్తం మే దస్త ప్రతీపచతాభీతవేవరపురోళాశేన త్వామద్యలేషే హోదాయక్షత్సమిధానం మహద్యశస్సుసామిద్ధం వరే అంజమగ్నిమింద్రం వయోధసం గాయత్రీయం ఛందాయం దయం త్రిబింగాంబయోదధత్వే త్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షత్తనూనపాతముద్భిదయ్యం గద్భమవీ గద్దే శుచిమింద్రం వయోధసం ఉష్ణ్యం ఛందాయం దయం విద్యవాంగాంబయోదధత్వే త్వాజ్యస్య హోతర్యజ హోదాయక్షదీలేణ్యమీలితం వృత్రహం తామమిలాభిరేద్యజ్ఞసహస్రోమమింద్రం వయోధసం అనుష్టుభంచందాయింద్రియం పంచావింగాం వయోదధత్వే త్వాజ్యస్య హోదర్యజ హోదాయక్షస్సు బర్హిషం పూషం వంతమమత్యగ్నేశీలం తం బర్హిషి ప్రియే మితేంద్రం వయోధసం ప్రకటయం ఛందాయింద్రియం త్రివత్సంగాం వయోదధత్వే త్వాజ్యస్సహోదర్యజ హోదాయక్షద్విజస్వతేస్సు ప్రాయణారే కావృధో ద్వారో దేవీయర్హిరంజయేయ బ్రహ్మాణమింద్రం వయోదసం పంక్తిం ఛందాయిహేంద్రియం తుల్యమాంగాం వయోదధద్యం త్వాజ్యస్సహోదర్యజ హోదాయక్షత్సుపేశాసు శిల్పే బృహతీ ఉభే నక్తోషాసానదర్శతే విశ్వమింద్రం వయోధసం విష్ణువంచందాంగేం వృజం వష్ఠవాంగాం వయోదీకామాజ్యస్య హోతర్యజ హోదాయక్షత్రుచేతసా దేవానాముత్తమై యశోహోదారాదీయుయా కవీషయుజేంద్రం వయోధసం జగతీయందయమానద్వాహంగాంగయోదద్వీతామాజ్జస్యహోతర్యజా హోతా ఆయక్షేసస్పతిష్టిశ్రో దేవీరంగీరంగీయృహతీయమహీయపతిమింద్రం వయోదసం విరాజం చంద్రయిహేంద్రియం భేమంగాన్నవయోదధత్యం వాజ్యస్యహోతర్యజా హోతాయక్షత్సురేతా సంతుష్టాహారం పుష్టివర్ధానగ్నే రూపాలి విభ్రాతం పృథక్ పుష్టిమింద్రం వయోధసం ద్విపదం చందాయింద్రియముక్షానంగాన్నవయోదధత్వే త్వాజ్యస్యహోతర్యజా హోరాయక్షనస్పతిజ్ఞే సమితారజ్ఞే శతక్రాజ్ఞేరంగవన్నముఖ్యనజ్ఞేరసమాభ్రాతం వసిం భగమింద్రం వయోదసం రఘువంచందాయేంద్రియం వసాం దేహకంగాం వయోదధత్వేత్వాజ్యస్యహోతర్యజా భోతాయక్షస్వాహాకృతిరగ్నిం గృహపాతిం పృథగ్వరుణం భేషజం కవిం క్షత్రమింద్రం వయోధసం అరిచ్ఛందసం ఛందాయింద్రియం మృగదేశభంగాం వయోదధద్వింత్వాజ్యస్యహోతర్యజా దేవం బలిహిర్వయోధసం దేవమింద్రామవర్ధయత్ గాయత్ర్యాచ్ఛందసేంద్రియం చక్షురింద్రే వయోదధద్వసువనే వసుధేయస్య వేతుయజా దేవీయద్వారో వయోధసర్గే శుచిమింద్రామవర్ధయన్ ఉష్ణిహాచ్ఛందసేంద్రియం ప్రాణమింద్రే వయోదధద్వసువనే వసుధేయస్య వియంతుయజా దేవీ ఉషాసానక్తా దేవమింద్రం వయోధసం దేవీ దేవమావర్ధత అనుష్టుభాచ్ఛందసేంద్రియం బలమింద్రే వయోదధద్వసువనే వసుధేయస్య వీతాయ్యజ దేవీ యోష్ట్రీవసూధితి దేవమింద్రం వయోధసం దేవీ దేవమావర్ధత బృహత్యాచ్ఛందసేంద్రియగ్రశ్రోత్రమింద్రేవయోదధద్వసువనే వసుధేయస్య వీతాయ్యజ దేవీ ఊర్జాహూదీయుగే సుయుగే వయసేంద్రం వయోదసం దేవీ దేవమావర్ధత వంప్యాచ్ఛందసేంద్రియగ్ఞే శుక్రమింద్రేవయోదధద్వసువనే వసుధేయస్య వీతాయ్యజ దేవాదీయుజాహోదేవమింద్రం వయోధసం దేవౌ దేవమావర్ధతాం త్రిష్టుభాచ్ఛందసేంద్రియం త్రిషిమింద్రేవయోదధద్వసువనే వసుదేవస్య వీతాయ్యజ దేవీయస్తిస్వస్తిశ్రో దేవీయర్వయోధసం పతిమింద్రమవర్ధయన్ జగత్యాచ్ఛందసేంద్రియజ్ఞోషమింద్రేవయోదధద్వసువనే వసుదేజస్యవ్యం తుయజ దేవో నరాసజ్ఞేసో దేవమింద్రం వయోధసం దేవో దేవమావర్ధయత్ దివరాచ్ఛందసేంద్రియజ్ఞరూపమింద్రేవయోదధద్వసువనే వసుదేజస్కవే తుయజ దేవో వనస్పతి దేవమింద్రం వయోధసం దేవో దేవమావర్ధయతి త్రిపరాచ్ఛందసేంద్రియం భగమింద్రేవయోదధద్వసువనే వసుధేయస్య వేతుయజ దేవం బలిహిర్వారీతీనాం దేవమింద్రం వయోధసం దేవం దేవమావర్ధయతి కతుభాచ్ఛందసేంద్రియం యశయం దేవయోదధద్వసువనే వసుధేయస్య వేతుయజ దేవో అగ్నిసృష్టగద్దేవమింద్రం వయోదసం దేవో దేవమావర్ధయత్ అతిఛందసాచ్ఛందసేంద్రియం క్షత్రమింద్రేవయోదధద్వసువనే వసుధేయస్య వేతుయజ అగ్నిమద్యహోదారమవృణీతానీయజమానపచన్పట్టీర్పచన్ పురోలాసం బధ్నన్నింద్రాయవయోధసేచ్ఛాలం సోపస్థా అద్య దేవో వనస్పతిరభవలింద్రాయవయోధసేచ్ఛాగేన అధత్తం మే రక్త ప్రతిపచతీదీ మృధత పురోడాశేన ఇతి త్రింశోధ్యాయ. అథ ఏకత్రింశోధ్యాయ. ఓం సమిద్ధో అంజన్ కృతారం మతీనా ఘృతమగ్నే మధుమత్పింబమాన వాజీవన్ వాజినం జాతవేదో దేవానాం రక్షిప్రియమాసతస్థం ఘృతేనాంజన్ సంపథో దేవయానాం ప్రజానం వాజ్యవ్యేతు దేవాన్ అనత్వా సప్తే ప్రదిశశ్చంతాగ్రస్తధామస్మై యజమానాయ దేహి ఈయ్యస్వంద్య వాజిం నాశుశ్చాసి మేభ్య సప్తే అగ్నిష్ట్వా దేవైరవసోభిః సజోషా ప్రీతం వన్యం వహతు జాతవేదాః స్థీరం బర్హిస్తుష్టరే మాజుషానోలు పృథుప్రథమానం పృథివ్యాం దేవేభిర్యుక్తమతీతి సజోషాస్యోనం గృణ్వానాసో వితే దాతు ఏతాభూవస్సుభగా విశ్వలోపావిపక్షోభిశ్రయమానాహృదాతైః విశ్వాస్తతేః కవశశృంభమానాద్వారో దేవీః సుప్రాయణా భవంతు అంతరా మిత్రావరో నాచరం దేముఖం యజ్ఞానామభిసం విదామే ఉషాసా వాగ్యేషు హిరణ్యేషు శిల్పే ఋతస్తయో నాయిహ సాదయామి ప్రథమా వాగ్యేషరథినా సువర్ణా దేవో పశ్యం తౌ భువనాని విశ్వా అభిప్రయం చోదనా భామ్యమానాహోతారాజ్యోతి ప్రదిశా దిశంత ఆదిత్యైర్నో భారతీ వష్టు యజ్ఞే సరస్వతి సహ రుద్రేయన్న ఆవీద్ ఇడోపాహూత వసూభిస్వజోషా యజ్ఞం నో దేవీరమృతేషు ధత్త తృష్టా వీరం దేవకా మంజజానత్తష్టురర్వా జాయత ఆశురస్వాహ త్వష్టేదం విశ్వం భువానంజజాన బహోకర్తారమిహ యక్షిహోతః అశ్వా భృతేనత్మన్ వ్యాసమత్త ఉపాదేవాతు సత్పాథయేతు మనస్పతిర్దేవలోకం ప్రజానం నగ్నినా హవ్యాస్వాదితాని వక్షత్ ప్రజాపతేస్తపావృధాన సద్యో జాతోదధిషే యజ్ఞమగ్నే సాహాకృతేన హవిషా పురోగాయా హి సాధ్యా హవిరాజంతు దేవాః కేతుం గృణ్వన్న కేతవేపేశో మల్యా అపేషసే సముషద్భిరజాయథా జీవో తస్యేవ భవతి ప్రతీకం యద్వన్మీయాతి సమదాముపస్థే అనా విద్యయా తన్వాజయత్వజ్ఞే సత్వావన్వా నో మహిమాపీపత్తు ధన్వా నాగాధన్వా నాజుంజాయే మదన్వా నాదీయౌరా సమదో జయేమ ధనుస్వత్వరవకామం క్రేణోతి ధన్వా నాసల్వా ప్రదిశో జయేమ తే ఆచరంతి సమానే వయోషా మాదేవ పుత్రం విభృతముపస్థే అపశత్రోమం విధ్యతాజ్ఞసంవిధానే ఆత్మీ ఇమే విష్ఫురంతి అమిత్రాన్ వక్షం వీరేదాగాలీగంతి కన్నం ప్రియజ్ఞే సఖాయం పరిశస్తజానా యోషే వశింతే వితాభిజ్ఞే సమానే పారయంతి అహీరివ భోగయ్యేటి బాహుంజాయా హేతిం పరిపాధమాన తస్తగ్నో విశ్వా వజునాని విద్వాన్ పుమాన్ పుమాగ్నే సంపరి పాతు విశ్వతః బహ్వీదాం పితా బహురస్య పుత్రశ్చిశ్చాపేణోతి సమానామగత్యా యిషుధిః సంకాపృతానాశ్చ సర్వాః పృష్ఠే నినభ్రోజయతి ప్రసూతః సువర్ణం వస్తే మృగో అస్యాదంతోగోభిః సన్నద్ధా పతతి ప్రసూతా యత్రానరస్సంచవిశద్రవంతి తత్రాస్మభ్యమిషావశ్శర్మా యజ్ఞేషన్ వనస్పతేర్యజ్ఞం గోహి భూయా అస్మత్సఖా ప్రతరాణస్వీరాః గోభిః సన్నద్ధో అసి వీళయుష్వాస్థాపాతే జయతు జేత్వాని రథే తిష్టం దయతి వాచిదః పురో యత్ర యత్ర కామయతే సుషారథిః అభీసూతాం మహిమానం ప్రణాయతమనః పశ్చాదనో యచ్ఛంతి రస్మయాః ఆయంభ్యంతి తాం వేషాం జఘనా ఉపాజిఘ్నతే అశ్వాజని ప్రచేతశోస్వాం సమత్సూచోదయ ఉపశ్వాసయ పృథివీముతద్యాం వృత్రాతే మనుతాం విస్తీతం జగత్ సదంధే సజోరింద్రేణ దేవైరద్ధూరాద్రవీయో అపాసేధశత్రూన్ యదక్రంద ప్రథమం జాయమానముద్యం సముద్రాదుత బాపురీషాత్ శేలస్య వక్షాహరిణస్య బాహూపస్తుత్యం మయి జాతం తే అర్వన్ యమేన దత్తం కృతయేన మామినమింద్రాయేనం ప్రథమో అధ్యతిష్ఠత్ గంధర్వో అస్య రశనామాయుఘ్నాప్సూరాదశ్వం వసవో నిరాకష్ట అసీయమో అస్యాదిత్యో అర్వండసి త్రితో గుహ్యేనం వ్రతేన అసి సోమేన సమయా వివృత్త ఆహుస్తే అత్రీణి దివిబంధనాని త్రీణీత ఆహృద్దివిబంధనాని త్రేంజత్సూత్రేంజం తస్సాముద్రే ఉదేవామేవరుణశ్చన్ సర్వ్యత్రాత ఆహుపారమం చరిత్రం ఇమాదేవాజిన్నవమార్జానామా సఫానాజ్ఞేషయకం నిధానా అత్రాతే భద్రాలసనాపస్య మృతస్యయాభిరక్షంతి గోపాః ఆత్మానం తే మనసారాధజానామవో దివాపతయం తం పతంగం శిరో అపశ్యం పతిభిస్తుకే వీరేణ భజ్జేహవానం పకత్రీ అత్రాతే రూపముత్తమమాపశ్యం జిగీషమాన విష ఆపదేవో యదా తే మర్తో అనుభోగమానడా విద్యతిష్టమోషధీరజీగ అనుద్వారథో అనుమల్యో అర్వన్ననుగావో గావో నుభగణీనా అనువ్రాతా సస్తవ సఖ్యమీయురను దేవాబాబిలేర్జం తే హిరణ్యశృంగోయో అస్య పాదామనోజ వారయంద్రా ఆసీత్ దేవాయుదస్య విరజ్ఞమాయంజో అర్వం తం ప్రథమో అధ్యతిష్ఠత్ ఈయమ్మాంతాసస్యైకమధ్యమాసస్సగ్నేసూరాణాసో దివ్యాసో అత్యాహ అగ్నేసాయీవశ్రేణిషో యాగం తేయదాక్షీషు దివ్యమధ్యమశ్వాహ తవ శరీరం పతయిష్వంతవ చిత్తం వాతయి మధ్యజీవాన్ తవ శృంగా నిష్ఠీతా పురుత్రారంగేషు చూరాణాచరంతి ఉపప్రాగాక్షసానం వాజ్యం వా దేవద్రీ చామనసాదీర్ధ్యాన అజఃపురోణీయతేనాభీరస్యానుపశ్చాత్కమయోయంతి రేభా ఉపప్రాగాత్పరమయ్యత్సమర్వాం అచ్చా పితరం మాతరం చ అద్యాదేవాంజుష్టాతమోహి గమ్యా అథా సా అస్తేదాశుషేవాద్యాని సమిద్ధో అద్యమనుషో దురోణే దేవో దేవాన్యజసి జాతవేద ఆచవహామిత్రమహస్తి పిత్వాం పంధూత కవిరాసి ప్రజేతః తనోనపాత్ప్రసరితస్యజానాం మద్వా సమంతం స్వాదయా సుజిహ్వా మన్వాన్ని దీపిరుతయజ్ఞవృందం దేవవ్రాచాకృణప్యధ్వరం నాః నరాసజ్ఞానసమహిమానామేషాముపస్తోషామయజతస్యాజ్ఞీః ఏ శుక్రదావత్సుచాయోధిజంధాస్తంతి దేవా ఉపజానిహంజా ఆచుక్వా నయీర్జోవంగశ్చాయాశ్చగ్నే వసుభిః సజోషాః త్వం దేవానామసి యః పహోతాశయే నాన్యక్షీషితో యజీయాన్ ప్రాచీనం బర్హి ప్రదిశా పృథివ్యావస్తోరస్యావృజ్యతే అగ్రే అన్మాన్ యప్రసతే వితరం వరీయో దేవేభ్యో అదీతయే స్యోనం వైతస్పతేవం యయా విశ్వాయం తాం పతిభ్యో నజనాయ శుంభమానా దేవీయద్వారో బృగతేరవిశ్వమింద్రదేవేభ్యో భవద సుప్రాయణాః ఆశుష్వయంతీయజతే ఉపాకే ఉషా సారక్తా సతతాన్నియోనౌ దివ్యేయోషాణే బృహతీ సోరుక్మే అధిశ్రియజ్ఞే సుప్రమిసందధానే దేవ్యాహోతారా ప్రథమా సువాచాభిమానాయజ్ఞం మనోషో యజద్ధీ ప్రచోదయంతాదికథేషు కారో ప్రాచీనం జ్యోతిప్రదిశాదిశంతా ఆనో యజ్ఞం వారీతూయ నేప్లా మనుష్వదిహ చేతయంతీ తిశ్రో దేవేరేరగ్రస్ోరగ్ఞాధరస్వతీ స్వసంతు యేవ్యా పృథివీజిత్రీ రూపైరపిభువనాని విశ్వా తమద్యహోతరిషితో యజీయాం దేవం ప్రష్టారమిగయక్షి విద్వాన్ ఉపావాసి తత్మం వ్యాసమంజం దేవానాం వాదాహవీగ్నేషి వనస్పతి స్వమిత దేవ అగ్నిస్వదం తు హవ్యం మధునాఘృతేన సద్యో జాతోమీతయజ్ఞమగ్నేవానామభవత్ పురోగా అస్య హోత ప్రతిశ్రుతస్య వాచి స్వాహా కృతజ్ఞహవిరాదంతు దేవా అగ్నయే గాయత్రాయ త్రివృతే రాథం బలాయాష్టాకాయ త్రేయష్టోభాయ పంచదశాయ పాఠాళీకాదశకమాయో విశ్వేభ్యో దేవేభ్యో జాగాతేభ్య సప్తదశేభ్యో వై రూపేభ్యో ద్వాదశకమాలో మిత్రావరుణాభ్యామానిష్టమాభ్యామేక విఘ్నేషాభ్యాం రాజాభ్యాయస్యా బృహస్పత పాయత్రిణమాయ సాయ చరుస్సావిత్ర ఔష్ణేహాయత్రయస్త్రిగ్నేశాయ రేవతాయ ద్వాదశకపాల ప్రాజాపత్యశ్చరురదిత్యై విష్ణోపత్యై చరురగ్నయే వైశ్వానరాయ ద్వాదశకపాలోనుమత్యా అష్టాకపాల ేయ కృష్ణగ్రీవస్తానస్వతీ మేషీ బభ్రుస్సౌంద పౌష్ణశ్యామస్తి పృష్టో వార్ధస్పత్య శిల్పో వైష్దేవ ఐంద్రోమాత కల్మాష ఐంద్రాగ్నస్తోరామస్సావిత్రో వారుణ కృష్ణలేకాశి పాత్రే అగ్నయేనీ కవతే రోహీతాంజిరగద్వానధోరా ఆమూ సావిత్రౌ పౌరష్ణౌరాజతనా భీవైష్దేవౌ విషంగౌ తు వరౌ మారుతః కల్మాష ఆగ్నేయ కృష్ణోజస్రస్వతీ మే శీవారుణప్తే స్వాహా. ఇతి ఏకత్రింశోధ్యాయః. అథ ద్వాత్రింశోధ్యాయః. ఓం అస్యాజరా ఆసో దమా మరిత్రా అచ్చద్ధూ మాసో అగ్నయ పాపకాః స్వాత్రాసో భురణ్యవో వనర్షదో వాయవో న సోమాః. హరాయో ధూమకేతవో వాతజూతాముపద్యవి యతం దేవృథయజ్ఞయాః. యజా ఆనో మిత్రావరుణా యజా దేవా కృతం బృహత్ అగ్నేయక్షిస్వందమం. యుక్ష్వాహిదే బహూత మాం అశ్వాంగ్నేరీరీవ నిహోతా పూర్యస్తాదః. దేవిరూపేతరస్వక్థే అన్యాన్యా వత్సముపధాపయేతే. హరిరన్యస్యాం భవతి స్వధావాం శుక్రో అన్యస్యాం రజసే సుమచ్చాః. అయమిహ ప్రథమోదాయుదాతృహోదాయుజిష్టోరేష్ యమప్నావానో మృగావో విరుచుర్వనేషు చిత్రం విభ్రం విశేవీషే. త్రీణి శతాబ్దీ సహస్రాం యజ్ఞం విఘ్నేశ్చ దేవానవాచాసపర్యన్. అవోక్షం హృదయరస్త్రేణం బలిహిరస్మా ఆదిభ్రోతారణ్యాసాదయంత. మూర్ధానం దివో ఆరతిం ప్రేథివ్యా వీశ్వానరమృత ఆజాతభగ్నిం. కవిజ్ఞే సమ్రాజమతి సించనామాసం మా పాత్రం జనయంత దేవాః. అగ్నం మిత్రానే జంఘనద్రవిడస్మిం వే పన్యయా సమిద్ధ శుక్ర ఆహూత. విశ్వే సోమ్యం మద్వగ్నయుంద్రేణ వాయునా ఇవా మిత్రస్తామాభిః. ఆయదిషే నృపతిం వేద ఆనక్షుచిరేతో నిషిక్తం జోరవీకే. అగ్నిస్తర్ధమనవద్యువానగ్నస్వాద్యం జనయత్సూదయచ్చ. అగ్నే సద్ధామహతే సౌభాగాయతమద్భిన్నాయుత్తమాని సంతు. సంజాస్వత్యగ్నే సుజమమాత్రేణశ్వశత్రూయతామభిజుష్ఠామహ అగ్నేసి. త్వాగ్నేహి మంద్రతామర్కశోకైర్వామహేమహే నశ్రోష్యగ్నే. ఇం బ్రహ్మత్వాసవాస దేవత వాయుం వృణం తిరాధసాహతమాహ. వే అగ్నే స్వాహుత ప్రియాసస్వంతు సూరయాః. యంతారోజే మగవా నోజనామూర్వాందయం తగోదాం. జ్యుతిష్కర్ణవర్ణే భగ్దేవైరగ్నే సజావాభిః. ఆసీదం బర్హిషి మిత్రాతర్యావా నో అధ్వరం. విశ్వేషామదీతం యజ్ఞయానాం విశ్వేషామదీతం మానుషానాం. అగ్నిర్దేవానామ వా ఆవృణానస్సుమృళీకో భావతు జాతవేదాః. మహో అగ్నేస్తమిదానస్త సమ్మన్యనాగా మిత్రే వరుణే స్వస్తయే. జ్యేష్ఠేశ్చామసమితుస్తవీమణి తద్దేవానామవో అభ్యావృణీమహే. ఆపశ్చిత్యుస్తర్యో నగావో నక్షం మృతంజరితారస్తయంద్రా. యాహి వాయుమ్మయుతో నో అచ్చాప్తేవ్రయసేది వాజా. గ్రామ ఉపామతామతం మహీయజ్ఞస్సుగా ఉభాగం నాహిరంజయా. ఎద్యశూనబుదితేనాగామిత్రోర్యమా సువాతీ సవితాభగాః ఆసుతేశ్చతస్త్రిలగ్నారోదస్యోరభిశ్రియం ప్రసాదాధీతవృషభం తం రత్నఖాయం వేనశ్చోదయత్ ఆతిష్టం తం పది విశ్వే అభూషం శ్రియోపసానశ్చరతి స్వరోచిః మహత్తద్యుష్ణో అసూరస్య నామా విశ్వరూపో అమృతానిరస్థౌ ప్రవో మహేమందమానాయాం వసోర్చా విశ్వానారాయ విశ్వాభువే ఇంద్రస్య యస్య సుమాషగ్నే సహో మహిష్యవో బృహ్ణం చ రోదసీస పర్యతాః బృహన్ని విద్మయే శాంభూరి సత్తం పృథుస్వరూ ఏషామింద్రో యువాసఖా ఇంద్రే హిమత్సం దాసో విశ్వే విశ్వమపర్వాభిః మహాభిష్టిరోజస ఇంద్రో వృత్రమావృణాచ్ఛబ్దానీతి ప్రమాయినా మమినా వత్పానీభిః అహం యజ్ఞసముషధ్వనేష్వావిద్ధేనా అకృణోద్రాంగానాం కుతస్తంద్రమాహీన సన్నేకో యాసి సత్పతే కింటయిత్థా సంపృచ్ఛతే సమరాణస్తు భానేయం గోచేస్తన్నా హరివోయత్తే అస్మే మహాయోజవోజస కదాచనస్తరీరసి కదాచన ప్రయుచ్ఛసి ఆతత్తాయుమ్రాయవక్వనం తాభియ భూవలర్వం గోమం తంత్యవృక్సాలే తగత్సంయే పూర్వపుత్రాం వహీయజ్ఞే సహస్రధారాం బృహతీం దుదక్షం ఇమాం తేధిజం ప్రభారే మహో మహీమస్య స్తోత్రేధిషనాయత్త ఆనదే తమత్సవే చక్రసవే చ సహింద్రం దేవాసవాసామగన్నీవతు సోమ్యం మద్వాయ్యవాత అవిహృతం వాతజూతో ఆభిరక్షాత్మనా ప్రజా పూవోషమృదా విరాజతి ఉదుత్తం జాతవేదసం దేవం వహంతి కేతవాః విశే విశ్వాయసూర్యం ఏనా పావకచక్షాసాభుగమ్యం భంజనా అను తుంబానుపశ్యసి దేయం యా అధ్వర్యో ఆగతజ్ఞానథేన సూర్యత్వచ మద్వా యజ్ఞే సమం జాతే తం రత్నసాయం వేదశ్చోదయచిత్రం దేవానాం ఆనయులాభిర్విదేషు స్వస్తి విశ్వానారస్వరితా దేవయేతు అపి యథాయువా నో మత్సతా నో విశ్వంజగదమి విద్యేమానీషా యదద్యగచ్చావృత్రగం మృదగా అభిశూహమ్యా సర్వం తదింద్రదేవసే తరణర్విశ్వదర్శతోజ్యోతిష్కృదాసి సూర్య విశ్వమాభాసిలోచనం తత్సూర్యస్య దేవత్వం తన్మాహిత్వం మధ్యారక్తోద్విజాగ్రేమంగాభారా యదేదయుక్త హరితస్తాదాద్రాత్రీవాసత్వే శివస్మై తన్మిత్రస్య వరుణశ్చాభిచక్షే సూర్యో రూపం గృణుతేప్యోరుపస్థే అనంతమండద్విజాదస్తవాద కృష్ణమండద్ధరితస్తం భారంతి వన్మహా ఆశిశోర్యపరాదిత్యమహా ఆసి మహస్తే సోమా ఇమాపానస్య దేవ్ధాదే మహా ఆసి వత్సోర్యస్వాసా మహా ఆసి సత్రాదే మహా ఆసి మన్నా దేవానామసూర్య పురోహీతో విభుజ్యో జలతాభ్యం సాయంతైవసోర్యం విశ్వేదుంబస్య భక్షత వసూరి జాతే జనమానవోజ సా ప్రతిభాగం నదీభివ అద్యాదే వాహుదీకాశోర్యస్య నిరగ్రహ సప్తిమృతా నిరవద్యాత్ తన్నో మిత్రో వరో నామామహంతామదే దుశ్చింద్ర పృథివీ ఉతద్యౌః ఆ కృష్ణే నరజ తామత్రమానో నివేశయం నమృతం మత్యం చ హిరణ్యయేన సవితారథేన దేవో యా విభువానాని పశ్యన్.